జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, తారామహాదేవి రామచంద్రస్వామిని నిందించాలి అని తయారై స్తోత్రం చేసింది అని చెబుతూ ఉన్నారు. కుపిత, బాగా కోపం వచ్చిందట, శరీరము తపించింది ఆవిడది, దుఃఖించి ఆ దుఃఖం కోపంగా మారింది. ఎవరికైనా అంతే దుఃఖం కోపంగా మారుతుంది. తపస్విని ఆవిడ మనస్విని అంటే మత్ ప్రియహంతారం యావచ్ఛక్తి పరుషాణి ఉదేయమితి కృత అధ్యవసాయ. నా ప్రియుడిని సంహరించిన వాడిని శక్తి వంచన లేకుండా పరుష పదముల చేత నిందించాలి అని నిర్ణయించుకున్నటువంటిది సమాసాధ్య వచ్చింది. విశుద్ధ సత్వ, శుద్ధ సత్వము మయమైపోయింది ఆ మనసు. ఎందువలనంటే రామసన్నిధి మహాత్మ్యేన నివృత్త కాలుష్యతయా సమున్మిషిత శుద్ధ సత్వ. రాముని సన్నిధికి వచ్చేటప్పటికీ ఆ వైబ్రేషన్స్, ఆ తరంగాలు ఆవిడ యొక్క సత్వగుణాన్ని పెంచినవి. అందుకే మనం కూడా ఆ తిరుమల కొండ ఉన్నదే, దానికి అంతా కూడా ఆధ్యాత్మిక తరంగములతో నిండినటువంటిది ఆ కొండ. ఆ కొండకి చేరేటప్పటికే మనకి ఆధ్యాత్మిక తరంగాలు మనని, మన శరీరాన్ని, మనస్సులను, వాక్కులను పవిత్రం చేసేస్తాయి. అలా ఇక్కడ కూడా జరిగింది. సాక్షాత్తు రాముని సన్నిధి కనుక తారా వాక్యమువాచ పరుష భాషణ ఉద్యుక్త ఏవ వాచ అస్తౌషీత్. పరుష భాషణముల చేత నిందించవలనని ఉద్యుక్తము ప్రయత్నం చేసినటువంటి తార స్తోత్రం చేసిందట. విశుద్ధ సత్వ తత్సన్నిధి మహాత్మ్యేన సమున్మిషిత సత్వ పరుష భాషణ ఉద్యుక్త అపి సత్వ నిష్పన్న పరమ జ్ఞానతయ నివృత్త కోప కలుష సాంత్వముక్తవతి. నివృత్త కోపము రాముని యొక్క సన్నిధికి వచ్చేటప్పటికీ సత్వగుణం అభివృద్ధి చెందింది, జ్ఞానము విజృంభించింది, కోపం పోయింది. అలా రాముని యొక్క ఆ పుండరీకాక్షత్వము పురుషోత్తమత్వము దర్శించిందామె. ఏవం పురుషోత్తమత్వ పుండరీకాక్షత్వ ఆదిభి అనుసంహితం పరత్వం తారా అనుసంధత్తే. దగ్గరకు వచ్చేటప్పటికి మరి కనిపిస్తూ ఉన్నాయి కదా పుండరీకాక్షుడు, విశాల నేత్రములు, ఆ దృష్టి పడింది. రాముని దృష్టి పడితే పునీతులైపోతారు. 13 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి శబరి రాముని యొక్క దృక్కులు పడగానే పునీతము అయిపోయాను నేను అని ఆమె చెప్పింది. అలాగే ఇక్కడ కూడా ఆ రాముని దృష్టి పడగానే పరత్వం వచ్చేసింది తారకు. అందుకే ఈ వాక్యాలకి అర్థాలు వచ్చినాయి చూడండి. జాయమానం హి పురుషం ఎంపశ్చేత్తు మధుసూదన. పుట్టే సమయమునందు ఏ జీవుడైనా సరే పుట్టే సమయంలో, తల్లి గర్భము నుంచి బయటికి వచ్చే సమయమునందు ఆ పరమాత్మ యొక్క జాయమాన కటాక్షము అంటారు. ఎక్కడ ఉంటాడో తెలియదు కదా అంతర్యామి ఆయన. ఆయన కటాక్షం పడితే అతడు సాత్వికుడైపోతాడట. ఎన్ని విధాలైనటువంటి అవరోధములు వచ్చినప్పటికీ అధిగమించి ఆ స్వామి సాన్నిధ్యానికి చేరిపోతాడు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సవై మోక్షార్థ చింతక, మోక్షము కోసమే ఎప్పుడు కూడా అతడు ఆలోచిస్తూ ఉంటాడు, సాత్వికుడై ఉంటాడు. కనుక అలాంటిది సాక్షాత్తు రాముని యొక్క ఆ పుండరీకాక్షముల నుండి వచ్చినటువంటి చూపులు పైన బడిన తార ఇక పరత్వాన్ని అనుసంధానం చేయటంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఏమంటూ ఉన్నది తార? త్వం అప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమధార్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమక్ష. ఒక్కొక్క మాటకి చెప్తూ ఉన్నారు. వింగడించి త్వం వక్ష్యమాణ కళ్యాణ గుణ అనుగుణ ధర్మి వైలక్షణ్యయుక్త. చెప్పబోయేటటువంటి ముందు చెప్పబోయే కళ్యాణ గుణములు, ఆ గుణములు కలిగినటువంటి ధర్మివి నీవు. అంటే గుణము ధర్మము అది కలవాడు ధర్మి అవుతాడు. ఆ గుణములు కలవాడివి నీవు. త్వం అంటే నీవు. ఎటువంటి నీవు? కళ్యాణ గుణములు కలిగినటువంటి నీవు. అప్రమేయ, అప్రమేయుడవయ్యా. కొలత పెట్టడానికి సాధ్యమా మాకు? వేదాహం ఇచ్చుపక్రమ్య వేదాహమేతం పురుషం మహాంతం అంటూ ఆరంభించింది ఉపనిషత్తు. అలా మొదలుపెట్టి మహాంతం క ఇత్తా వేద, అటువంటి మహాపురుషుడిని ఇటువంటి వాడు అని. కవేద ఎవడయ్యా తెలుసుకోగలిగింది? ఇంతవాడు ఇంత ఉంటాడు అని ఎవడు తెలుసుకోగలడు నిన్ను అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. కనుక నిన్ను కొలవటానికి దానికే సాధ్యం కాలేదు. అపరిమేయుడవు నీవు, అవేదముల చేత కూడా అపరిచ్ఛేద్యుడవు. ఇంకా అప్రమేయ అంటే సో అంగవేద ఎదివా నవేదేతి స్వేనాపి పరిచ్ఛిద్య జ్ఞాతుమశక్య. ఎవరయ్యా అతన్ని తెలుసుకోగలిగినది? ఆయన్ని తెలుసుకోలేరు. అట్లాంటిది ఎవరి చేత కూడా ఆయన పరిచ్ఛిన్నుడు కాడు అని చెబుతూ ఉన్నాయి వేదాలు. త్వం అప్రమేయ, ఇది మూడవ వివరణ అప్రమేయ శబ్దానికి. ప్రత్యక్ష గమ్యోపి మనసా దుర్విభావ్య స్వభావ. నీవు ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నప్పటికీ మనస్సు చేత కూడా నీ స్వభావం ఇలాంటిది అని తెలుసుకోలేము. మనిషి కనపడతాడు, శరీరము కనపడుతూ ఉంటుంది, కానీ స్వభావము అంటే లోపల ఉన్నటువంటి ఆయన యొక్క ఆత్మస్వభావము దుర్విభావ్యము ఎలా అని తెలుసుకోవటం సాధ్యం కాదు. త్వం అప్రమేయ మరొకటి నాలుగవ వివరణ. శరచాపధరోపిత్వం శంఖచక్రధరోసీ. నీవు ఇప్పుడు మాకు కనపడుతూ ఉన్నది శరము చాపము ధరించి ఉన్నావు, అంటే బాణము విల్లు, కానీ శంఖచక్రధరుడవు నీవు. ఏమిటయ్యా శంఖచక్రధరత్వము అని అంటే ఈ విశేషణముల చేత చెప్పబడేటటువంటి వాడు విష్ణుమూర్తి ఒక్కడే. శంఖచక్రధారి అని అంటే విష్ణుమూర్తే, ఇంకెవరూ కాదు, ఎవరు లేరు కూడా ప్రపంచంలో. ఇంకా ఇటువంటి విశేషణములు కలిగిన వాడవు నీవు, విలక్షణుడవు నీవు. కనుక నీవు అప్రమేయుడవయ్యా. త్వం అప్రమేయ, ఇది ఐదవ వివరణ. ఎలా అంటే సౌలభ్యదశేన పరిచ్ఛేత్తుం శక్యతే. సౌలభ్యదశ చేత అంటే నువ్వు సులభుడుగా వచ్చేసావు. శంఖచక్రధరుడు ఎక్కడుంటాడు? శ్రీ వైకుంఠలోకంలో ఉంటాడు. మరి అలాంటి నీవు ఇక్కడికి వచ్చావు, మా కళ్ళకు కనబడుతూ ఉన్నావు. ఇది సులభము అందుకోవటానికి వెంకటేశ్వర స్వామిలో సౌలభ్య గుణము అని చెబుతారు. ఆయన ఎక్కడో ఉన్నటువంటి ఆయన దిగొచ్చాడు ఇక్కడకు అని. అలాగే నువ్వు సౌలభ్య దశలో కూడా పరిచ్ఛేత్తుము నశక్య, నీవింతటి వాడవు అని మా కళ్ళ ముందు కనపడుతూ ఉన్న చెప్పలేకపోతూ ఉన్నాం. త్వం అప్రమేయ, ఇది ఆరవది. పరికరహితోపి, పరికరములు అంటే ఆయుధములు, ఏదో బాణాలు ఏదో కొట్టాడు అనుకుంటున్నారు ఒక బాణంతో, కానీ నీ పరికరములు ఏమీ లేకపోయినా కూడా శంఖచక్రాలు కానీ ఇవేమీ నీకు లేకపోయినా, అంటే వాటిని నీ ఉపయోగించకపోయినా అని. లేకపోవటం అంటే ఎప్పుడూ ఉండు, లేకపోవటం అనేది అసలు లేదు. ఇప్పుడు మనకి ఎలా అయితే సహజంగా కాళ్ళు చేతులు ముక్కు ముఖం అవయవాలు ఇవేమైనా కొత్తగా తెచ్చి అతికించేయా, ఏదో బజార్కి వెళ్తాను నా తలెట్టి తీసుకురా తగిలించుకెళ్తాను అనేదా ఏమైనా ఈ తల? అలాంటివే సుమా ఆయుధాలు అయినప్పటికీ కూడా వాటిని ఉపయోగించకనే నీవు ప్రతాప అతిశయైన నిరవధిక పరికర పరిగత ఇవ దురవగాహో అసి ఇది ఏకవచనస్య భావ త్వం అప్రమేయ అని ఏకవచనంతో చెప్తూ ఉంటే నీ ఒక్కడ విశాలయ్యా, ఏ విధమైనటువంటి పరికరములు లేకపోయినప్పటికీ కూడా నీ ఒక్కడవు ఏ పని చేయటానికైనా సరిపోతావు. నిన్ను తెలుసుకోవాలి అని అంటే దురవగాహుడవు నీవు, తెలుసుకోవటానికి సాధ్యపడవు. ఏవం అంతఃకరణేన దుష్ప్రాపోపి కిం బాహ్యకరణై సుప్రాపః అని, అంతఃకరణము చేత అంటే నీ యొక్క మన నీ యొక్క భావము స్వభావము ఎలాంటిదో తెలుసుకోలేము అని బయట కనపడే పని బాహ్యకరణములు ఏమైనా తెలుసుకుంటానికి సాధ్యమవుతుందా అంటే నా ఇది ఆహా సాధ్యం కాదట నా అని చెబుతూ ఉన్నారు. ఎలా? దురాసదశ్చ, నిన్ను తెలుసుకోవటము మా అంతఃకరణముల చేత మా బాహ్యకరణముల చేత కూడా సాధ్యం కాదు. నీ యొక్క అంతఃకరణాన్ని నీ యొక్క బాహ్యకరణములను తెలుసుకోవటము సాధ్యం కాదు. మనసాపి దురాసదః, మనస్సుతో కూడా ఇలా ఉంటాడని ఊహించడానికి సాధ్యం కాదు. మనసు ఎంతో గొప్పది కదా, దేనినైనా ఊహించగలిగినటువంటిది మనసు. కానీ నువ్వు దురాసదుడవు, పొందదగిన వాడివి కాదు. కథం ప్రకారాంతరేణ సు ఆసద ఇది పని, మరొక విధంగా పని ఏమైనా నీవు సు ఆసద అంటే దుర్ ఆసద ఇది అంటే ఈ ఉపసర్గ చాలా కష్టము అని, పని సు ఆసద అంటే శ్వాసద అంటే తేలికగా ఏమైనా తెలుసుకోవచ్చా నిన్ను పొందటానికి ఉందా అని అంటే లేదు. దురాసదుడు కనుక శ్వాసదుడు అవుతాడని వ్యతిరేకం అన్నమాట. ఒకవేళ అలా తెలుసుకోదాం గలమా అంటే అలాగూ కుదరదు. మహాజనో ఏన గత సపంధ ఇచ్చుక్తం సన్మార్గం వినా పదః స్ఖలితేన దుష్ప్రాప ఇచ్చర్థః. అందరూ కూడా ఎటువంటిదండి లోకం? ఎటువంటిది? గొప్పవాళ్ళు పెద్దలు మహాత్ములు ఏ మార్గాన పోతూ ఉన్నారో ఆ మార్గాన పోదామని పోతూ ఉంటారు. అలా వెళ్ళినటువంటి దానిని మార్గము, మహాజనులు వెళ్ళినటువంటిది సన్మార్గము అంటారు. అంటే మంచి మార్గము. ఆ మార్గం ఎటువంటిది? సనాతనులైనటువంటి సనక సనందన సనత్ కుమారాదులు నడిచినటువంటి దారి. అంత భాగవతులు వారందరూ కూడా పరమ భక్తులు, నిత్యసూరులు, ఇంకా ఎందరో మహాత్ములు ఇలా ఈ మార్గం వెంట అంటే నీ వెంట నడవటానికి నిన్ను తెలుసుకునే మార్గం అది ఏమిటి? శరణాగతి మార్గము. వినా అది వినా పదః స్ఖలితేనా అది కాక మరొక దేనిచేత కూడా దుష్ప్రాప ఇచ్చర్థః నీవు దొరికేవాడివి కాదు. మరొక మార్గం ఏది కూడా నిన్ను పట్టుకోలేదు అంటూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు దీనికే దురాసదశ్చ షద్లో విశరణ గతి అవసాదనేషు ఇది ధాతు పాఠ ఉక్త అర్ధత్రయమపి తంత్రేణ ఉచ్యతే. మరలా వ్యాకరణం చేత కూడా, తంత్రం అంటే వ్యాకరణం, వ్యాకరణం చేత పని తెలుసుకోవటానికి వీలవుతుందా? ఇక్కడ దుర్ సదా ఈ సత్ అనేటటువంటిది షత్ అనే ధాతువు షద్లో అంటారు దాన్ని, అది ఏమర్థమిస్తూ ఉందంటే విశరణ గతి అవసాదన. విశరణము అనంటే మరణము పొందుట, గతి అంటే చెలించుట, అవసాదన అంటే దుఃఖించుట. దీనిలో వస్తుందట ఈ ధాతువు. ఈ మూడింటి చేత కూడా నీవు నిన్ను పొందటానికి సాధ్యం కాదు. ఇది ఎలా అంటే నిత్యత్వాత్ నా విశరణార్హ. విశరణము అనే అర్థం తీసుకుందామనంటే మరణించటము. నిత్యత్వాత్ నీవు నిత్యుడవు కదా, పరమాత్మ నిత్యుడు, ఆయనకి చావు లేదు పుట్టుక లేదు, ఇంకా నిన్ను ఎలా నాశనం చేయగలము? విభుత్వాత్ నా విచాలనార్హ, విభువు నీవు, మొత్తమంతా నిండి ఉన్నవాడివి నీవే, అంతటా నీవే ఉంటే ఇంకా నిన్ను కదిపేదేమిటి? ఇంకా ఎలా కదుపుతాం, ఎక్కడికి కదుపుతాం అసలు? మనమంటే ఇలా నిలబడ్డాం అనుకోండి, ఏదో రెండు అడుగుల మీద నిలబడతాం, తొయ్యొచ్చు అవతలకి వెళ్ళిపోతే ప్లేస్ ఉంటుంది మనకి, కానీ పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు, ఇంకా ఆయన ఏం పడదొస్తావు నువ్వు? కనుక నువ్వు విభుందుడవు కనుక చాలనము అలా తోయటానికి వీలు లేదు. నిత్య ఆనందత్వాతో నిత్యము ఆనందమే నీకు, కనుక నిత్యము ఆనందం కలిగిన నీకు అవసాదము దుఃఖం ఎలా వస్తుంది, కష్టము ఎలా వస్తుంది? ఎవడు చేయ నిన్ను కష్టపెట్టగలడు, దుఃఖపెట్టగలడు? కనుక ఈ ధాత్వార్థము ద్వారా కూడా నీవు దురాసదుడవే అని ఇలా కూడా చెప్పారు. ఎంత అద్భుతంగానో వ్యాకరణం కూడా తీసుకొచ్చి. మరి కొంచెం కష్టం, కాస్త ఆలోచన చేయాలి. దురాసదశ్చ మరొకటి చెప్తూ ఉన్నారు, ఇంకొక మాట, వాలి వధ కుపితానాం ప్రతీకారాయ సన్నిధానమపి గంతుం అశక్య. వాలిని చంపాడు అని కోపం వచ్చిన వాళ్ళు కూడా, మరి చాలామంది కోపం వస్తుంది కదా, మా రాజుగారిని చంపుతావా లేకపోతే మా వాడిని చంపుతావా అని, వారు కూడా ఎవరైనా సరే ప్రతీకారం చేయాలి అని. నువ్వేం పారిపోలేదు, ఇక్కడే కూర్చున్నావుగా, సన్నిధానమపి నీ ఇక్కడే కూర్చున్నా కూడా నీ దగ్గరికి రావడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు సుమా, అటువంటి దురాసదుడు నీవు. మరొక విధంగా చెప్తున్నారు, దురాసదశ్చ బాహ్య కుదృష్టిభి యుక్త్యాభాసై అప్రకంప్య వైభవా. నీవు బాహ్యులు కుదృష్టులు అనేటటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో, వారికి పెద్దలు అంగీకరించినటువంటి వేద వేదాంతములు ప్రమాణములు కాదంటారు. ఒకవేళ ఈ ప్రమాణములైనా వాటిలో మరొక దృష్టి పెడతారు. ఇప్పుడు ఇక్కడ రామాయణం గొప్పది, రామాయణం కంటే మరొక వేదం అవసరం లేదు. కానీ ఈ రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని విడిచిపెట్టి వాదనలు చేస్తూ ఉంటారు రాముని మీద దోషారోపణ చేయాలి అని. యుక్తులు అంటారు, ఆ ఉక్తులు చూపిస్తూ ఉంటారు. కుదృష్టులు రామాయణాన్ని చదివి కూడా దాంట్లో ఉన్నటువంటి విషయాలను మరొక రీతిగా సమన్వయం చేస్తూ ఉంటారు. వాలి పక్షాన చేరి, రావణాసురుడి పక్షాన చేరి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వారి చేత నీవు ఏమీ కదపటానికి కూడా వీలు కాని వాడివి, కంపింప చేయటానికి కూడా వీల్లేదు. అప్రకంప్య వైభవం నీది అని చెప్పేస్తూ ఉన్నది తార. ఇంకా ఈ కాలంలో ఎంతమంది ఎన్ని ఏడుపులు ఏడిస్తే ఏమిటి, ఏ ప్రయోజనము లేదు. మంచివారికి సాత్వికులకు ఇవి చాలు. ఏవం అప్రమేయత్వ దుర్ధర్షత్వాభ్యాం, అప్రమేయుడు దుర్ధర్షుడు కదపటానికి కూడా వీల్లేదు ఆయన్ని. అటువంటి వాడు అయినప్పటికీ సుదృప్తోపి, బాగా గర్వము కలవాడు ఇది, ఇంతటి వాడిని నేను అని నీవు అలా ఉన్నప్పటికీ కూడా, నా పరదార రాజ్య పరిగ్రహ లుబ్ధ ఇచ్చాహ, దీని ద్వారా ఏదో ఇతరుల భార్యలను అపహరించడానిక లేకపోతే ఇతరుల రాజ్యమును అపహరించడానిక నువ్వు ఈ పనిచేసింది కాదు, ఆ లోభివి కాదు నీవు. ఎందువలన అంటే జితేంద్రియ, నీవు జితేంద్రియుడు అయ్యా, ఇంద్రియములను జయించావు. నిస్పృహతయా సుగ్రీవాయ దత్త రాజ్య ఇత్యర్థ, నిస్పృహ నీకు ఏ విధమైనటువంటి దాని యందు అసలు ఆలోచన కూడా లేదు, ఇది నాకు కావాలి అనేటటువంటి ఆలోచన కూడా నీకు లేదు, స్పృహ కూడా లేదు. సుగ్రీవుడికి ఇచ్చేసావు రాజ్యాన్ని అని ఆ తల్లి ఇంకా చెప్పినటువంటి దానికి ఇంకా చెబుతూ ఉన్నారు. మరి చెప్పుకుందాం, ఇలాంటివి చెప్పుకోవటమే రామాయణము. పాత్రలు ఎంత గొప్పవో రామాయణం మొత్తం మీద కొందరే గొప్పవారు, ఆ సుమిత్ర, శూర్పణఖ, తార, మండోదరి ఇలాంటి వారు అందరూ గొప్పవారు. ఇంకా పురుషులకు వస్తే ఇంకా లక్ష్మణస్వామి, భరతుడు, ఆ సోదరులు సరే వాళ్ళు ఎలాగూ, గుహుడు, ఆ స్త్రీలలో శబరి, ఇంకా ఉండొచ్చు, మరి నేను మర్చిపోతే మర్చిపోవచ్చు, గుర్తు తెచ్చుకోండి, సుగ్రీవుడు, ఇంకా ముందుకెళ్తే విభీషణుడు, వానరులు, ఇంకా హనుమ, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుసుకోవలసినవి, వారు చెప్పిన మాటలను మనము గ్రహించాలి. ఆ మా వారు వారి వారి భాషలలో పాత్రలుగా చెప్పుకున్నా, పురుషులు అప్పుడు చెప్పుకున్నా, వాల్మీకి రచనలో సంస్కృతంలోకి వస్తే గోవిందరాజీయం దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నది. అన్ని రకాలుగాను మనము వీటిని అనుభవించి ఆనందాన్ని పొందటానికి ఏది అయినా సరే ఉపయోగించేదే తప్ప ఆ వక్తృవైలక్షణ్యము విషయ వైలక్షణ్యము అంటూ ఉంటారు. అలా ఆ విలక్షణత కలిగినటువంటివి వారు ఆ పురుషులు విలక్షణులు. ఆ రామాయణ పురుషులు వాళ్ళు, పురుషులంటే స్త్రీలనే కాదు, స్త్రీలు పురుషులు పురుషులే కాదు, స్త్రీలు పురుషులు కూడా రామాయణంలో ఉన్నటువంటి వారు. మళ్ళీ పాత్రలు అంటే ఏదో నాటకాలు కల్పితాలు రావచ్చు అని పాత్రలు అనటానికి వీల్లేదు అంటుంటారు కొందరు, ఏదో అలవాటు ప్రకారం వచ్చేస్తూ ఉంటాయి. వారు పలికిన మాటలు, కవి వాల్మీకి పలికినటువంటి భాషలో ఉన్న పలుకులు వ్యాఖ్యాతగా గోవిందరాజస్వామి అనుగ్రహించినటువంటివి శ్రవణం చేసుకుని హాయిగా ఆనందంగా ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.